ఓ రాజా, దేవీ పీఠములను గూర్చి వినినచో మానవుడు పాపము తొలగినవాడగును. పరమసిద్ధిని విభూతిని కోరువారు ఏ ఏ పీఠమందు ఏ ఏ నామములతో దేవిని ఉపాసించి ధ్యానింపవలయునో చెప్పెదను వినుము. కాశీపీఠములో విశాలాక్షి అను పేరుతో దేవి పూజింపబడును. నైమిసారణ్యమందలి దేవి లింగధారిణి, ప్రయాగలోని దేవి లలిత, గంధమాదన పర్వతమందలి దేవి కాముకి, దక్షిణమానసమున కుముద, ఉత్తరమానసమున అన్ని కోరికలను తీర్చి విశ్వకామ గోమంతమందు గోమతి, మందరపర్వతముపై కామచారిణి, చైత్రరథమున మదోత్కట, హస్తినాపురమున జయంతి, కన్యాకుబ్జమందు గౌరీ, మలయపర్వతముపై రంభ, ఏకామ్రపీఠమున కీర్తిమతి, విశ్వమందు విశ్వేశ్వరి, పుష్కరమున పురుహుతి, కేదారమందు సన్మార్గదాయిని, హిమాలయము వెనుక మంద, గోకర్ణమున భద్రకర్ణిక, స్థానేశ్వరమున భవాని, బిల్వకమున బిల్వపత్రిక, శ్రీశైలమున మాధవి, భద్రేశ్వరమున భద్ర, వరాహపర్వతమున జయ, కమలాలయమున కమల, రుద్రకోటియందు రుద్రాణి, కాలంజరమున కాళి, శాలగ్రామమున మహాదేవి, శివలింగమున జలప్రియ, మహాలింగమున కపిల, మా కోటమున ముకుటేశ్వరి, మాయాపురియందు కుమారి, సంతానమందు లలితాంబిక, గయలో మంగళ, పురుషోత్తమమున విమల, సహస్రాక్షమున ఉత్పలాక్షి, హిరణ్యాక్షమున మహోత్పల, విపాసలో అమోఘాక్షి, పుండ్రవరమున పాటల అనియు దేవిని పిలుచుచుందురు. మరియు సుపార్శమందు నారాయణి, త్రికూటమున రుద్రసుందరి, విపులమున విపుల, మలయాచలమున కళ్యాణి, సహియ పర్వతముపై ఏకవీర, హరిశ్చంద్రమున చంద్రిక, రామతీర్థమున రమణ, యమునయందు మృగావతి, కోటతీర్థమున కోటవి, మాధవీవనమున సుగంధ, గోదావరియందు త్రిసంధ్య, గంగాతీరమున రతిప్రియ, శివకుండమున శుభానంద, దేవికాతటమందు నందిని, ద్వారకయందు రుక్మిణి, బృందావనమున రాధ, మధురలో దేవకి, పాతాళమున పరమేశ్వరి, చిత్రకూటమున సీత, వింధ్యపర్వతముపై వింధ్యాదివాసిని, కరవీరమున మహాలక్ష్మి, వినాయకమున ఉమాదేవి, వైద్యనాథమున ఆరోగ్య, మహాకాళమున మహేశ్వరి, ఉష్ణతీర్థమున అభయ, వింధ్యగిరిపై నితంబ, మాండవ్యమున మాండవి, మహేశ్వరీపురమున స్వాహ, ఛగండమున ప్రచండ, అమరకంటకమున చండిక, సోమేశ్వరమున వరారోహ, ప్రభాసమున పుష్కరావతి, సరస్వతిలో దేవమాత, సాగరతటమున పారావార, మహాలయమున మహాభాగ, పయోష్టిలో పింగళేశ్వరి, కృతశౌచమున సింహిక, కార్తీకమున అతిశాంకరి, ఉత్పలావర్తమున లోల, సోణసంగమున సుభద్ర, సిద్ధవనమందు లక్ష్మీమాత, భరతాశ్రయమున అనంగ, జలాంధరమున విశ్వముఖి, కిష్కింధపర్వతమున తార, దేవదారువనమున పుష్టి, కాశ్మీరమున మేధ, హిమాద్రిపై భీమాదేవి విశ్వేశ్వరి క్షేత్రమున తుష్టి కపాల మోచనమున శుద్ధి కాయావరోహణమున శ్రీమాత శంఖోద్ధారమున ధర పిండారకమున ధృతి అనియు శ్రీదేవికి నామములు. శ్రీదేవి నామములు 108, అట్లే శ్రీదేవి పీఠములు కూడా 108గా ప్రసిద్ధి చెందినవి. ఈ భూమండల మందింకను ముఖ్యములైన దేవీ నిలయములున్నవి. ఎవడీ మాట 8 దేవీ పీఠనామములు వినునో చదువునో వాడు సమస్త పాపముల నుండి విముక్తుడై దేవీ సాలోక్యమును పొందగలడు. ఈ పుణ్యదేవీ పీఠములకు యాత్ర చేసినవాడు పితృతర్పణ శ్రద్ధాదులాచరింపవలెను. శ్రీ భగవతికి పూజలు చేసి జగదంబను క్షమించుమని ప్రార్థించవలయ్యును. ఇట్లొనర్చినవాడు ధన్యజీవి. బ్రాహ్మణులను భక్ష్యభోజ్యాదులతో సంతోషపెట్టవలయును. బ్రహ్మచారులకు బాలలకు ముత్తైదువులకు భోజనము పెట్టవలయును. మాయాబీజముతో ఆయా పీఠములయందలి దేవిని పూజింపవలయును. మంత్రమును పురశ్చరణము చేయవలెను. ధనలోపము చేయరాదు. దేవియందు భక్తిభావమును ప్రదర్శింపవలెను. ఇట్లు శ్రీదేవి యాత్రలు చేసినవాడు 1000 కల్పముల కాలము బ్రహ్మలోకములో నుండును. అతడు వాని పితృదేవతలు కూడా దేవీ పట్టణమందు నివసింతురు. చివరకు మోక్షమును పొందగలడు. దేవీ యొక్క ఈ 108 నామములను జపించి చాలామంది సిద్ధ పొందిరి. ఈ 108 నామములు పుస్తకములో వ్రాసి ఉంచినచో గ్రహబాధలు తొలగును. అతని సౌభాగ్యము వృద్ధి చెందును. అతనికి పొందరానిది యుండదు. దేవతలతనికి నమస్కరింతురు. అతడు దేవి స్వరూపుడే. శ్రద్ధ సమయమున ఈ 108 నామములను పఠించవలెను. పితృదేవతలు పరమ సద్గతి పొందగలరు. బుద్ధిమంతుడు ఈ సిద్ధ పీఠములను దర్శించి సకల శ్రేయస్సుల నందగలడు. శ్రీదేవి హిమగిరిపై అవతరించుట. శ్రీదేవి గీతలు. హిమవత్ పర్వతముపై శ్రీదేవి అవతరించిన కథను చెప్పవలసినదిగా జనమేజయుడు ప్రార్థింపగా వ్యాసమహర్షి ఇట్లు చెప్పనారంభించెను. రాజా, పూర్వము సతీదేవి తన శరీరము నగ్నికి ఆహుతి చేసెనని వింటివిగదా. అప్పుడు శివుడు దేవీరూపమును ధ్యానించుచు కాలమును గడిపెను. ఆ సమయమున తారకుడను రాక్షసుడు బ్రహ్మ నుండి వరములు పొంది ముల్లోకములకు రాజుగా వ్యవహరిస్తున్నాడు. శివుని ఔరసపుత్రుడు తప్ప మరి ఒకని చేతిలో అతనికి చావులేదు. శంకరునికి భార్యయే లేని సందర్భమున అతనికి కుమారుడు కలుగుటెట్లు అని చింతించుచు దేవతలందరూ వైకుంఠమునకు పోయి శ్రీ మహావిష్ణువునకు కార్యమును విన్నవించగా ఆయన రహస్యముగా ఒక ఉపాయము చెప్పెను. మణిద్వీపమందు నివసించు భువనేశ్వరి యున్నది కదా. ఆమెను మనము ఉపేక్షించినాము. దాని ఫలితమే ప్రస్తుత కష్టములకు కారణమని చెప్పి తల్లియే పిల్లవాని అపరాధములను సహించి వానిని సరిదిద్దవలయును. కనుక మీరందరూ ఆ పరదేవతను శరణు వేడుడు. ఆమె మీ పనిని నెరవేర్చగలదు అని దేవతలందరను హిమవత్ పర్వతమునకు వెళ్ళగా తాను కూడా భార్యతో హిమాలయమునకు వెళ్ళెను. అచ్చట కొందరు దేవతలు మంత్ర పురశ్చరణము మరికొందరు అంబయాగమును ఇతరులు తృతీయాది వ్రతమును మరొక కొందరు శ్రీదేవి నామజప పారాయణములను చేసిరి.